ప్రాచీమన్మను ప్రాచీం ప్రాచీమను ప్రదిశం ప్రదిశమను ప్రాచీం ప్రాచీమను ప్రదిశం ప్రదిశమన్వన ప్రదిశం ప్ర ప్రదిశమన్వన ప్రదిశం ప్రదిశం ప్ర ప్రదిశం ప్రదిశం ప్రేహి ప్రదిశం ప్రేహి ప్రదిశమితి ప్రేహి విద్వాన్ క్షంత ఏ క్షంత ఇత్యాహేతే క్షంత ఏ ేక్షందైత్యాహేతీత్యాహువర్గం సువర్గమాహేతీత్యాహువర్గం సువర్గకో సువర్గమాహా సువర్గమేవ సువర్గమాహా సువర్గమేవర్గమేవ సువర్గకం సువర్గమేవైతయైతయైవ సువర్గకం సువర్గమేవైతయా వర్గమితి సువాహాంగం ఏవైతయైతయైవైతయాకం లోకమేతయైవైతయాకం ఏతయాకం సహస్రాక్షేతి సహస్రాక్షేతి సహస్రాక్షేతి ఏతి సహస్రాక్ష సహస్రాక్షేత్యాహేతి సహస్రాక్ష సహస్రాక్షేత్యాహస్రాక్షేతి సహస్రాక్షేదీత్యాహ సహస్ర సహస్ర ఆహేదీత్యాహ సహస్ర సహస్ర సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఆప్తీ ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతిరిది ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఆప్తీ ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై తస్మై తస్మాప్త్యై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై తస్మై ప్రజాపతిరిది ప్రజాపతే ఆప్త్యై తస్మై తస్మా ఆప్త్యా ఆప్త్యై తస్మై తే తస్మా ఆప్త్యా ఆప్త్యై తస్మై తస్మై తస్మై తే విధేమ విధేమ తే తస్మై తస్మై తే విధేమ విధేమ విధేమ తే విధేమ వాజాయ వాజాయ విధేమ తే విధేమ వాజాయ విధేమ వాజాయ వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా స్వాహా వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా వాజాయ స్వాహా స్వాహా వాజాయ వాజాయ స్వాహేతి స్వాహా వాజాయ వాజాయ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహేతి స్వాహా స్వాహేత్యాహ హేతిహాన్నమన్నమాహేతిహాన్నమన్నమాహాన్నం వైవా అన్నమాహాన్నం వై అన్నం వైవా అన్నమన్నం వైవాజో వాజో వా అన్నమన్నం వైవాజోవాజో వాజో వై వైవాజోన్నమన్నం వాజో వై వైవాజోన్నం వాజోన్నమన్నం వాజో వాజోన్నమే వైవాన్నం వాజో వాజోన్నమేవాన్నమే వైవాన్నమన్నమే వా వైవాన్నమన్నమే వా వై వై వా వృందే రుంధే వై వై వా వృందే వృంధే రుంధే వా వృందే దధ్నో దధ్నో రుంధే వా వృందే దధ్నే దధ్నో దధ్నో రుంధే రుంధే దధ్న పూర్ణాం పూర్ణాన్ దధ్నో రుంధే రుంధే దధ్న పూర్ణాం పూర్ణాం పూర్ణాన్ దధ్నో దధ్న పూర్ణా మౌదుంబలి మౌదుంబలిం పూర్ణాన్ దధ్నో దధ్న పూర్ణా మౌదుంబలి పూర్ణా మౌదుంబలి మౌదుంబలిం పూర్ణాం పూర్ణా మౌదుంబరేకస్వై మాతృణాయాకస్వై మాతృణాయా మౌదుంబరీం పూర్ణాం పూర్ణా మౌదుంబరేకస్వై మాతృణాయా మౌదుంబరేకస్వై మాతృణాయాకస్వై మాతృణాయా మౌదుంబరి మౌదుంబరీకస్వై మాతృణాయా అంజ్యోతి జ్యోతిస్వయ మాతృణాయా మౌదుంబరి మౌదుంబరీకస్వై మాతృణాయా అంజ్యోతి మాతృణాయా అంజ్యోతి జ్యోతిస్వయ మాతృణాయాకస్వై మాతృణాయా అంజ్యోత్యోర్గోర్జ్యోతిస్వయ మాతృణా స్వయ మాతృణాయాంజోస్వయమాతృణాయామితి స్వయం మాతృణాయాోర్గోర్జోర్గవై వా ఊర్జోతిజోర్గ్వై ఊర్వై వా ఊర్గోర్గ్వై దధి దధి వా ఊర్గోర్గ్వై దధి వై దధి దధి వై వై దధ్యోర్గోర్గధి వై వై దధ్యోర్గోర్గధి దధ్యోర్గుదుంబర ఉదుంబర ఊర్గధి దధ్యోర్గుదుంబర ఊర్గుదుంబర ఉదుంబర ఊర్గోర్గుదుంబరో సాపసాపదుంబర ఊర్గోర్గుదుంబరోసౌంబరోసా సాపసాపుదుంబర ఉదుంబరోదోస్వయమాతృన్నాస్వయామదున్నాసాపుదుంబర ఉదుంబరోదోస్వయమాతృన్నాస్వయమాతృన్నాసాపుతోస్వయమాతృన్నాముష్యామముష్యాగస్వయమాతృన్నాసాపుతోస్వయమాతృన్నాముష్యామేవైవాముష్యాగస్వయమాతృన్నాస్వయమాతృన్నాముష్యామేవాయమాతృన్నేతి స్వయం ఆతృణ్యామేవైవాముష్యామముష్యామేవోర్జమోర్జమేవాముష్యామముష్యామేవోర్జం ఏవోర్జమోర్జమేవైవోర్జం దాతి దాత్యోర్జమేవైవోర్జం దాతి ఓర్జం దాతి దాత్యోర్జమోర్జం దాతి తస్మాత్ తస్మాత్ దాత్యోర్జమోర్జం దాతి తస్మాత్ తస్మాత్ దాతి తస్మాత్ అముదోముదస్తస్మాత్ సమిధకం సమిధమాదధాతి వజ్రం ఆదధాతివజ్రం వజ్రమాదధాత్యాదధాతి వజ్రమేవైవ వజ్రమాదధాత్యాదధాతి వజ్రమేవాదధాతీత్యాదధాతీవ్రమేవైవ వజ్రం వజ్రమేవైతదేతదేవ వజ్రం వజ్రమేవైతదేవైతదేవైవైతక్షదగ్నీవంశదగ్నీమేతదేవైవైతక్షదగ్నీక్షదగ్నీవంశదగ్నీమేతదేక్షదగ్ని యజమానో యజమానశ్చదగ్నీమేతదేక్షదగ్ని యజమాన యజమానో యజమానశ్చదగ్నీగోషదగ్నీయజమానో భ్రాతృయాజ భ్రాతృయాజమానో యజమానో భ్రాతృయాజ ప్రభ్రాతృయాజమానో యజమానో భ్రాతృయాజ ప్రభ్రాతృయాజ ప్రభ్రాతృయాజ భ్రాతృయాజ ప్రహరతి హరతి ప్రభ్రాతృయాజ భ్రాతృయాజ ప్రహరతి హరతి హరతి ప్రహరతి స్తృత్యేస్తృత్యేహరతిహరతిస్తృత్యాశంబట్కారమశంబట్కారగ్రస్తృత్యేహరతిహరతిస్తృత్యాశంబట్కారం విధేమ విధేమాశంబట్కారగ్రస్తృత్యేస్తృత్యాశంబట్కారం విధేమ విధేమాశంబట్కారమశంబట్కారం విధేమతే విధేమ విధేమతే పరమే పరమేతే విధేమ విధేమతే పరమే పరమే పరమేతే తే పరమే జన్మన్ జన్మన్ పరమేతే తే పరమే జన్మన్ పరమే జన్మన్ జన్మన్ పరమే పరమే జన్మన్ అగ్నే అగ్నే జన్మన్ పరమే పరమే జన్మన్ అగ్నే జన్మన్ అగ్నే అగ్నే జన్మన్ జన్మన్ అగ్న ఇదిత్యగ్నే జన్మన్ జన్మన్ అగ్న ఇది ఇదిత్యగ్నే నైది వైకంకదేం వైకంకదేవిత్యగ్నే నైది అగ్నిమగ్నిం వాగ్నిం దుహే అగ్నిం దుహే తాం తాం దుహే అగ్నిమ ప్రీణాది పూర్ణయా జుహోది జుహోది పూర్ణయా ప్రీణాది ప్రీణాది పూర్ణయా జుహోతి పూర్ణయా జుహోతి జుహోతి పూర్ణయా పూర్ణయా జుహోతి పూర్ణ పూర్ణో జుహోతి పూర్ణయా పూర్ణయా జుహోతి పూర్ణ జుహోతి పూర్ణ పూర్ణో జుహోతి జుహోతి పూర్ణ ఇవేవ పూర్ణో జుహోతి జుహోతి పూర్ణ ఇవ పూర్ణ ఇవేవ పూర్ణ పూర్ణ ఇవ పూర్ణ పూర్ణ ఇవహి ప్రజాపతి ప్రజాపతి వహి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యాహాప్యై ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యై ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యాహాప్యై ప్రజాపతే ప్రజాపతే రాప్యై న్యోనయాన్యోనయాప్యై ప్రజాపతే ప్రజాపతే రాప్యై న్యోనయా ప్రజాపతే ప్రజాపతే న్యూనయాప్యాప్యూనయా జుహోతి జుహోతి న్యూనయాప్యాప్యూనయా జుహోతి న్యూనయా జుహోతి జుహోతి న్యూనయాన్యోనయా జుహోతి న్యూనాన్యోనా జుహోతి న్యూనయాన్యోనయా జుహోతి న్యూనాన్యోనయేతి ఊనయా న్యూనాన్యోనా జుహోతి జుహోతి న్యూనాద్ధి న్యూనా జుహోతి జుహోతి న్యూనాద్ధి న్యూనాద్ధి న్యూనాన్యూనాద్ధి ప్రజాపతి ప్రజాపతి న్యూనాన్యూనాద్ధి ప్రజాపతి న్యూనాదితిని ఊనాతు ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతి ప్రజాపతి అసృజత అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానా ప్రజానామసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానా ప్రజా ప్రజానా ప్రజానామసృజత సృజత ప్రజానా గురుదృష్ట్యై సృష్ట్యై ప్రజానామసృజత సృజత ప్రజానా గురుదృష్ట్యై ప్రజానాగో సృష్ట్యై సృష్ట్యై ప్రజానా ప్రజానాగో సృష్ట్యా అగ్నిరగ్నిసృష్ట్యై ప్రజానా ప్రజానాగో సృష్ట్యా అగ్ని ప్రజానామితి ప్రజానా సృష్ట్యా అగ్నిరగ్నిసృష్ట్యై సృష్ట్యా అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిసృష్ట్యై సృష్ట్యా అగ్నిర్దేవేభ్య అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత సహ నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత సహ నిలాయత సహ నిలాయత నిలాయత స దిశో దిశ స నిలాయత నిలాయత స దిశ దిశో దిశ స దిశోన్మను దిశ స దిశోను దిశో దిశో ను ప్రాణు దిశో దిశో ను ప్రాణు ప్రాణ్వను ప్రావిశద విషత్ ప్రాణ్వను ప్రావిశత్ విషద విషత్ ప్రావిషజ్జుప్పజ్జుప్పద విషత్ ప్రావిషజ్జుప్పత్ అవిషజ్జుప్పజ్జుప్పద విషద విషజ్జుప్పన్మనసా మనసా జుప్పద విషద విషజ్జుప్పన్మనసా పన్మనసా మనసా జుప్పజ్జుప్పన్మనసా దిశో దిశో మనసా జుప్పజ్జుప్పన్మనసా దిశ మనసా దిశో దిశో మనసా మనసా దిశోధ్యాయేధ్యాయేర్దిశో మనసా మనసా దిశోధ్యాయే ధ్యాయేద్దిశో ఉపరిష్టాద్యేనాజ్యేనోపరిష్టాత్తేజ తేజస్తేజ ఉపరిష్టాదుపరిష్టాత్తేజస్చ తేజ ఉపరిష్టాదుపరిష్టాత్తేజస్చేజస్చేజస్తేజస్చైవైవచతేజస్తేజస్చైవాైవచైవాస్మా అస్మా ఏవచైవాస్మైవాస్మా ఇంద్రియమింద్రియమస్మా ఏవైవాస్మా ఇంద్రియమ్ అస్మా ఇంద్రియమింద్రియమస్మా అస్మా ఇంద్రియం చేంద్రియమస్మా అస్మా ఇంద్రియం ఇంద్రియం చేంద్రియమింద్రియం సమీచీ సమీచీ చేంద్రియమింద్రియం సమీచీ సమీచీ సమీచీ సమీచీ దాతి దాతి సమీచీ సమీచీ దాతి దాతి దాతి సమీచీ సమీచీ దాతి ద్వాదశక బాలో ద్వాదశక బాలో దాతి సమీచీ సమీచీ దాతి ద్వాదశక బాల సమీచీ ఇది సమీచీ ద్వాదశక బాలో ద్వాదశక బాలో దాతి దాతి ద్వాదశక బాలో వైశ్వానరో వైశ్వానరో ద్వాదశక బాలో దాతి దాతి ద్వాదశక బాలో వైశ్వానర ద్వాదశక బాలో వైశ్వానరో వైశ్వానరో ద్వాదశక బాలో ద్వాదశక బాలో వైశ్వానరో భగతి భగతి వైశ్వానరో ద్వాదశక బాలో ద్వాదశక బాలో వైశ్వానరో భగతి ద్వాదశక బాల ఇది ద్వాదశ క్రమాల వైశ్వానరో భగతి భగతి వైశ్వానరో వైశ్వానరో భగతి ద్వాదశ ద్వాదశ భగతి వైశ్వానరో వైశ్వానరో భగతి ద్వాదశ ద్వాదశ ద్వాదశ భవతి భవతి ద్వాదశ మాసా మాసా ద్వాదశ భవతి భవతి ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరో మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో అగ్ని సంవత్సర సంవత్సరో దుర్వైష్ణానరో వైష్ణానరో సంవత్సర సంవత్సరో దుర్వైష్ణానర సంవత్సర ఇది సంవత్సర దుర్వైష్ణానరో వైష్ణానరో దుర్వైష్ణానర సాక్షాత్ సాక్షాద్ వైష్ణానరో దుర్వైష్ణానర సాక్షాత్ సాక్షాత్ సాక్షాద్ వైష్ణానరో వైష్ణానర సాక్షాదేవైవ సాక్షాద్ వైష్ణానరో వైష్ణానర సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ వైష్ణానరం వైష్ణానరమేవ సాక్షాత్ సాక్షాదేవ వైష్ణానరం సాక్షాదేవి సాక్షాదేవ వైష్ణానరం వైష్ణానరమేవైవ వైష్ణానరమవావ వైష్ణానరమేవైవ వైష్ణానరమవావ వైష్ణానరం వైష్ణానరమవృందేరుందేవ వైష్ణానరం వైష్ణానరమవృందే అవరుందేరుందే వావరుందే యద్యద్రుందే వావరుందే యద్ ప్రతిష్ఠిత్యై రాష్ట్రం రాష్ట్రం ప్రతిష్ఠిత్యై మనుష్య విషమ వరుంధే రుంధే వా వరుంధే సప్త సప్త రుంధే వా వరుంధే సప్త సప్త సప్తరుంధే రుంధే సప్త భవంతి భవంతి సప్తరుంధే రుంధే సప్త భవంతి భవంతి భవంతి సప్త సప్త భవంతి సప్తగణా సప్తగణా భవంతి సప్త సప్త భవంతి సప్తగణా సప్తగణా సప్తగణా భవంతి భవంతి సప్తగణా వై వై సప్తగణా భవంతి భవంతి సప్తగణా వై గణా వై వై సప్తగణా సప్తగణా వై మరుతో మరుతో వై సప్తగణా సప్తగణా వై మరుత సప్తగణా ఇది సప్త గణా మరుతో మరుతో వై వై మరుతో గణశో గణశో మరుతో వై వై మరుతో గణశ మరుతో గణశో గణశో మరుతో మరుతో గణశ ఏవైవ గణశో మరుతో మరుతో గణశ ఏవ గణశ ఏవైవ గణశో గణశ ఏవ విషం విషమేవ గణశో గణశ ఏవ విషం గణశ ఇతి గణశ ఏవ విషం విషమేవైవ విషమవా భవిషమేవైవ విషమవా విషమవా భవిషం విషమవ రుంధే రుంధే భవిషం విషమవ రుంధే రుంధే రుంధే వావరుంధే గణేన గణేన రుంధే వావరుంధే గణేన రుంధే గణేన గణేన రుంధే రుంధే గణేన గణం గణం గణేన రుంధే రుంధే గణేన గణం గణేన గణం గణం గణేన గణేన గణమనుతృత్యానుతృత్య గణం గణేన గణేన గణమనుతృత్యానుతృత్య గణం గణమనుతృత్య జ్యోతి జ్యోత్యనుతృత్య గణం గణమనుతృత్య జ్యోతి అనుతృత్య జ్యోతి జ్యోత్యనుతృత్యానుతృత్య జ్యోతి విషం విషం జ్యోత్యనుతృత్యానుతృత్య జ్యోతి విషం ృత్యేత్యనోద్ృత్యా విషం విషం జుహోతి జుహోతి విషమేవైవ విషం జుహోతి జుహోతి విషమేవ విషమేవైవ విషం విషమేవాస్మా విషం విషమేవాస్మైవాస్మా ఏవైవాస్మా అనువర్త్మానమనువర్త్మానమస్మా ఏవైవాస్మా అనువర్త్మానం అనువర్త్మానమనువర్త్మానమస్మాస్మా అనువర్త్మానం కరోతి కరోత్యనువర్త్మానమస్మాస్మా అనువర్త్మానం కరోతి అనువర్త్మానం కరోతి కరోత్యను వర్త్మానమనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యను వర్త్మానం కరోతీతి కరోతి ధారాం ఆజ్యమాజ్యం వై తేజస్తేజో వా ఆజ్యం

ఆపశ్చాప ఆపశ్చ ఆపశ్చమే మే చాప ఆపశ్చమే యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యజ్ఞమేవ యజ్ఞాయుధానీతి యజ్ఞా ఛందాగుస్

సంవత్సర భాగధేయేన సమర్థయతి భాగజేజేతి భాగాజేనాథైర్సుకం అగ్నిరగ్నిర్వై దేవానా వై దేవానా వై దేవానామభిషిక్తో దేవానామభిషిక్తో జుహోతి జుహోతి పైసా జుహోత్యన్నాన్నా జుహోతి పైసా జుహోత్యన్నా జుహోత్యన్నా జుహోతి జుహోత్యన్నైవాన్నా జుహోతి జుహోత్యన్నైవాన్నైవాన్నాన్నైవాస్మా అస్మా ఏవాన్నాన్నైవాస్మై ఏవా ఏవైవాస్మాస్మా ఏవైవాస్మై రాత్రిగోరాత్రిమస్మా ఏవైవాస్మై రాత్రిగోరాత్రిమస్మాత్రిం ప్రప్రరాత్రిమస్మాత్రిం ప్రదాపయతి దాపయతి ప్రరాత్రిగోరాత్రిం ప్రదాపయతి దాపయతి ప్రప్రదాపయతి రాత్రియా రాత్రియా దాపయతి ప్రప్రదాపయతి రాత్రియా దాపయతి రాత్రియా రాత్రియా దాపయతి దాపయతి రాత్రియా హరహ రాత్రియా దాపయతి దాపయతి ప్రత్యేకామన్నాద్యమన్నాద్యం ప్రత్యేకామన్నాద్యమన్నాద్యం దుహాదే దుహాదే అన్నాద్యం కామంగామన్నాద్యం దుహాదే అన్నాద్యం దుహాదే దుహాదే అన్నాద్యమన్నాద్యం దుహాదే రాష్ట్రభృతో దుహాదే అన్నాద్యమన్నాద్యం దుహాదే రాష్ట్రభృత అన్నాద్యమిత్యన్నాద్యం దుహాదే రాష్ట్రభృతో రాష్ట్రభృతో దుహాదే దుహాదే రాష్ట్రభృతో జుహోది జుహోది రాష్ట్రభృతో దుహాదే దుహాదే విజితమగ్విజితం జయతి జయత్యగ్విజితగుంహ ద్విజితగుంహ ద్విజితమగ్విజితగుం హవై వైహాగ్నిజితమగ్నిజితగో హవైమిత్యగ్నిచితం హవై వైహ హవా అముష్మిన్నముష్మిను వైహ హవా అముష్మిన్ అముష్మిన్నముష్మిను వైవ అముష్మిన్లోకే లోకే ముష్మిను వైవ అముష్మిన్లోకే అముష్మిన్లోకే లోకే ముష్మిన్నముష్మిన్లోకే వాతో వాతో లోకే ముష్మిన్నముష్మిన్లోకే వాత లోకే వాతో వాతో లోకే లోకే వాతోభ్యభివాతో లోకే లోకే వాతోభి వాతోభ్యభివాతో వాతో విభవతే భవతేభివాతో వాతో విభవతే భవతేభిపవతే వాతనామాని వాతనామాని భవతేభ్యభిపవతే వాతనామాని భవతే వాతనామాని వాతనామాని భవతే భవతే వాతనామాని జుహోతి జుహోతి వాతనామాని భవతే భవతే వాతనామాని జుహోతి వాతనామాని జుహోతి జుహోతి వాతనామాని వాతనామాని జుహోత్యభ్యభిజుహోతి వాతనామాని వాతనామాని జుహోత్యభి వాతనామానీతి వాత నామాని జుహోత్యభ్యభిజుహోతి జుహోత్యభ్యే వైవాభిజుహోతి జుహోత్యభ్యే వాభ్యే వైవాభ్యాభ్యే వైనమేనమైవాభ్యాభ్యే వైనం ఏమైనమైనమేవైనముష్మిన్నముష్మిన్నేనమైనముష్మిన్నేనముష్మిన్నముష్మిన్నేనమైనముష్మిన్లోకే లోకే ముష్మిన్నేనమైనముష్మిన్లోకే వాతో వాతో లోకే ముష్మిన్నముష్మిన్లోకే వాత లోకే వాతో వాతో లోకే లోకే వాత పవతే పవతే వాతో లోకే లోకే వాత పవతే వాత పవతే పవతే వాతో వాత పవతే త్రీణి త్రీణి పవతే వాతో వాత పవతే త్రీణి పవతే త్రీణి త్రీణి పవతే పవతే త్రీణి జుహోతి జుహోతి త్రీణి పవతే పవతే త్రీణి జుహోతి త్రీణి జుహోతి జుహోతి త్రీణి త్రీణి జుహోతి త్రయస్త్రయో జుహోతి త్రీణి త్రీణి జుహోతి త్రయ జుహోతి త్రయస్త్రయో జుహోతి జుహోతి త్రయ ఇమ ఇమే త్రయో జుహోతి జుహోతి త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభ్య ఏభ్యో లోకా ఇమ ఇమే లోకా ఏభ్య లోకా ఏభ్య ఏభ్యో లోకా లోకా ఏభ్య ఏవై వైభ్యో లోకా లోకా ఏభ్య ఏవ ఏభ్య ఏవై వైభ్య ఏభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైభ్య ఏభ్య ఏవ లోకేభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైవ లోకేభ్యో వాతం వాతం లోకేభ్య ఏవైవ లోకేభ్యో వాతం లోకేభ్యో వాతం వాతం లోకేభ్యో లోకేభ్యో వాతమవాతం లోకేభ్యో లోకేభ్యో వాతమవాతమవాతం వాతమవరుంధే రుంధే వాతం వాతమవరుంధే రుంధే రుంధే వావరుంధే సముద్ర సముద్రో రుంధే వావరుంధే సముద్ర రుంధే సముద్ర సముద్రో రుంధే రుంధే సముద్రో సముద్రో రుంధే రుంధే సముద్రో సముద్రోస్తి సముద్ర సముద్రో దినభస్వాన్ నభస్వానది సముద్ర సముద్రో దినభస్వాన్ వాతస్య వాతస్య రూపకం రూపేణ రూపేణ రూపం వాతస్య రూపకం రూపేణ రూపకం రూపేణ రూపకం రూపేణ రూపకం రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూపేణ రూ పవాతం వాతమవరుంధే రుంధే పవాతం వాతమవరుంధేంధే పవరుంధేంజలినాంజలినాంధే పవరుంధేంజలినాంజలినాంధేంజలినా జ్యోతి జ్యోత్యంజలినాంధేంజలినా జ్యోతి జలినా జ్యోతి జ్యోత్యంజలినాంజలినా జ్యోతిరణ జ్యోత్యంజలినాంజలినా జ్యోతిరణ జ్యోతి జ్యోతి నహి జ్యోతి జ్యోతి నహి ేషాన్యథైతేషామన్యథాన్యథైతేషామన్యథాహుతిరాహుతిరన్యథైతేషామన్యథాహుతి అన్యథాహుతిర ఆహుతిరన్యథాన్యథాహుతిరవకల్పతే వకల్పత ఆహుతిరన్యథాన్యథాహుతిరవకల్పతే ఆహుతిరవకల్పతే వకల్పత ఆహుతిరాహుతిరవకల్పతే ఆహుతిరిత్యాహుతిరవకల్పత ఇత్యవకల్పతే వర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వై లోకాయ లోకాయ వై సువర్గాయ సువర్గాయ వై లోకాయ గాయేతి సువః గాయ లోకాయ లోకాయ వై వై లోకాయ దేవరథో దేవరథో లోకాయ వై వై లోకాయ దేవరథ లోకాయ దేవరథో దేవరథో లోకాయ లోకాయ దేవరథో యుజ్యతే దేవరథో లోకాయ లోకాయ దేవరథో యుజ్యతే దేవరథో యుజ్యతే యుజ్యతే దేవరథో దేవరథో యుజ్యతే యత్రాకూతాయ యత్రాకూతాయ యుజ్యతే దేవరథో దేవరథో యుజ్యతే యత్రాకూతాయ దేవరథ ఇది దేవరథ యత్రాకూతాయ యత్రాకూతాయ యుజ్యతే యుజ్యతే యత్రాకూతాయ మనుష్యరథో మనుష్యరథో యత్రాకూతాయ యుజ్యతే యుజ్యతే యత్రాకూతాయ మనుష్యరథ యత్రాకూతాయ మనుష్యరథో మనుష్యరథో యత్రాకూతాయ యత్రాకూతాయ మనుష్యరథ ఏష ఏష మనుష్యరథో యత్రాకూతాయ యత్రాకూతాయ మనుష్యరథ ఏష యత్రాకూతాయేతి యత్ర ఆకూతాయ మనుష్యరథ ఏష ఏష మనుష్యరథో మనుష్యరథ ఏష ఖలు ఖల్వేష మనుష్యరథో మనుష్యరథ ఏష ఖలు మనుష్యరథ ఇది మనుష్య రథ ఏష ఖలు ఖల్వేష ఏష ఖలు వై వై ఖల్వేష ఏష ఖలు వై వై వై ఖలు ఖలు వై దేవరథో దేవరథో వై ఖలు ఖలు వై దేవరథ వై దేవరథో దేవరథో వై వై దేవరథో యద్యేవరథో వై వై దేవరథో దేవరథో యద్యేవరథో దేవరథో యదగ్నిరగ్నిర్యేవరథో దేవరథో యదగ్ని దేవరథ ఇది ప్రతిష్ఠిత ఆహుతయ ప్రతిష్ఠిత ఆహుతయ స్యుశ్చిరాహుతయ ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత ఆహుతయ స్యు యజ్ఞో యజ్ఞో వై వై యజ్ఞో యా వాన యజ్ఞో వై వై యజ్ఞో యా వాన యజ్ఞో యా వాన యజ్ఞో యజ్ఞో యా వాన అగ్ని స్తోమో యావానగ్నిష్టోమో యావానగ్నిష్టోమో యావానగ్నిష్టోమో భూమా భూమాగ్నిష్టోమో యావానగ్నిష్టోమో భూమాగ్నిష్టోమో భూమా భూమాగ్నిష్టోమో అగ్నిష్టోమో భూమాదు భూమాగ్నిష్టోమో అగ్నిష్టోమో భూమాదు అగ్నిష్టోమ ఇత్యగ్ని సోమః భూమాదు భూమా భూమాత్మై వైతు భూమా భూమాత్మై నిష్టక ఆహుతిరవా ఛందసా చిను తేజను ఆధత్తే సత్తే జో ధత్తే జో ధత్తే సత్తే జో అగ్నిమగ్ని యో ధత్తే సత్తే జో అగ్నిమ్ ఏకామేతాగోదా ఆర్ద్రోదార్ద్రోత్స ఏతా ఏకామే ఏతాగంసస ఏతాం పునశ్చితిం పునశ్చితిమేతాగంసస ఏతాం పునశ్చితిం ఏతాం పునశ్చితిం పునశ్చితిమేతామేతాం పునశ్చితిమపశ్యత పశ్యత్ పునశ్చితిమేతామేతాం పునశ్చితిమపశ్యత్ పునశ్చితిమపశ్యత పశ్యత్ పునశ్చితిం పునశ్చితిమపశ్యత్తాం తామపశ్యత్ పునశ్చితిం పునశ్చితిమపశ్యత్తామితి పునః కామయేత శీర్షన్వాన్ కామయేత శీర్షన్వాన్ అముష్మిన్ ప్రప్రైవ జాతాన్ జాతానేవ ప్రప్రైవ జాతాన్ గ్రామకామశ్చిన్వేద జన్వేద గ్రామకామో గ్రామీ గ్రామీ గ్రామకామశ్చిన్వేద జన్వేద ఇంద్రియమింద్రియముపదధాతి హవ్యా విహవ్యా ఉపదధాతి ఇంద్రియం హవ్యా ఇతి హవ్యా హవ్యా ఇతి ీర్యం వేద్యం తాభిస్తాభిర్వీర్యం యజమానో యజమానో వీర్యం తాభిస్తాభిర్వీర్యం యజమాన వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యమానో భ్రాతృయస్యజమానో యజమానో భ్రాతృయస్య వృంతే వృంతే భ్రాతృయస్యజమానో యజమానో భ్రాతృయస్య వృంతే భ్రాతృవ్యస్య వృంతే హోతృహోతృవృందే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే హోతృవృందే హోతృహోతృవృందే వృందే హోతృష్ణియేష్ణియే హోతృవృందే వృందే హోతృష్ణియే హోతృష్ణియేష్ణియే హోతృహోతృష్ణియ ఉపోమధిష్ణియే హోతృహోతృష్ణియ ఉపాధిష్ణియ ఉపోమధిష్ణియేష్ణియ ఉపదధాతిదధాత్యుపధిష్ణియేష్ణియ ఉపదధాతి ఉపదధాత్యుపోపదధాతి యజమానాయ తలం యజమానాయ తలం దధాత్యుపోపదధాతి యజమానాయ తలం దధాతీయమానాయ తనం యజమానాయ తనం దధాతి దధాతీయమానాయ తనం వై వై యజమానాయ తనం దధాతి దధాతీయమానాయ తనం వై యజమానాయ తనం వై వై యజమానాయ తనం యజమానాయ తనం వై హోతా హోతా వై యజమానాయ తనం యజమానాయ తనం వై హోతా యజమానాయ తనమితి యజమాన ఆయతనం వై హోతా హోతా వై వై హోతా స్వే స్వే హోతా వై వై హోతా స్వే హోతా స్వే స్వే హోతా హోతా స్వ ఏవైవ స్వే హోతా హోతా స్వ ఏవైవ స్వే స్వ ఏవాస్మ అస్మ ఏవ స్వే స్వ ఏవాస్మి ఏవాస్మ అస్మ ఏవైవాస్మ ఆయతన ఆయతనే అస్మ ఏవైవాస్మ ఆయతనే ఆయతన ఆయతనే స్మ అస్మ ఆయతన ఇంద్రియమింద్రియమాయతనే స్మ అస్మ ఆయత ఇంద్రియం ఆయతన ఇంద్రియమింద్రియమాయతన ఆయతన ఇంద్రియం వీర్యం వీర్యమింద్రియమాయతన ఆయతన ఇంద్రియం వీర్యం ఆయతన ఇత్యాయతనేయం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమవావ వీర్యమింద్రియమింద్రియం వీర్యమవా వీర్యమవావ వీర్యం వీర్యమవరుంధే రుంధే వీర్యం వీర్యమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే ద్వాదశ ద్వాదశ రుంధే వావరుంధే ద్వాదశ ద్వాదశ ద్వాదశ రుంధే రుంధే ద్వాదశోపోపద్వాదశ రుంధే రుంధే ద్వాదశోప ద్వాదశోపోపద్వాదశ ద్వాదశోపదధాతి దధాత్యుపద్వాదశ ద్వాదశోపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా దధాత్యుపోపదధాతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా దధాతి దధాతి ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా దధాతి దధాతి ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి జాగత జాగత జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి జాగత ద్వాదశాక్షరే ద్వాదశ అక్షరా జగతి జాగత జాగత జగతి జగతి జాగత పశవ పశవో జాగత జగతి జగతి జాగత పశవ జాగత పశవ పశవో జాగత జాగత పశవో జగత్యా జగత్యా పశవో జాగత జాగత పశవో జగత్యా పశవో జగత్యా జగత్యా పశవ పశవో జగత్యైవ జగత్యా పశవ పశవో జగత్యైవ జగత్యా జగత్యైవాస్మ అస్మ ఏవ జగత్యా జగత్యైవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మి పశూన్ పశూనస్మ ఏవైవాస్మి పశూన్ పశూన్ పశూనస్మాస్మై పశూనవావ పశూనస్మాస్మై పశూనవా పశూనవావ పశూన్ పశూనవరుంధే రుంధేవ పశూన్ పశూనవరుంధే అవరుంధే రుంధే వావరుంధేష్టావస్తావస్తావస్తౌ రుంధే వావరుంధేష్టావస్తౌ రుంధేష్టావస్తావ ష్టావష్టో రుంధే రుంధేష్టావష్టావన్యేష్పన్యేష్పష్టావష్టో రుంధే రుంధేష్టావష్టావన్యేషు అష్టావష్టావన్యేష్పన్యేష్పష్టావష్టావష్టావన్యే హృదిష్టియే హృదిష్టియేష్పన్యేష్పష్టావష్టావష్టావన్యే హృదిష్టియేషు అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ అన్యే హృదిష్టియే హృదిష్టియేష్పన్యేష్పన్యే హృదిష్టియేషూపోపధిష్టియేష్పన్యేష్పన్యే హృదిష్టియేషూపా ూపోపతిష్ణయేషు తిష్ణయేషూపదధాతి దాత్యుపతిష్ణయేషు తిష్ణయేషూపదధాతి తిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్ ద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచ మాసా మాసా పంచ పంచమర్తవ పంచమాసామాసా పంచత్రమ పంచర్తవర్తవ పంచమంజర్తవత్రయస్త్రయర్తవ పంచమంజర్తవత్రయస్త్రయర్తవర్తవస్త్రయ ఇమేత్రయర్తవర్తవస్త్రయ ఇమేత్రయస్త్రయ ఇమే లోకాలోకా ఇమేత్రయస్త్రయ ఇమే లోకా లోకాలోకా ఇమే లోకా అసావసౌ లోకా ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకాలోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకాలోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యో సావసావాదిత్య ఏక వివంశ ఏక వివంశ ఆదిత్యో సావసావాదిత్య ఏక వివంశ ఆదిత్య ఏక వివంశ ఏక వివంశ ఆదిత్య ఆదిత్య ఏక వివంశ ఏష ఏక వివంశ ఆదిత్య ఆదిత్య ఏక వివంశ ఏష వివంశ ఏష ఏక వివంశ ఏక వివంశ ఏష ప్రజాపతి ప్రజాపతిరేష ఏక వివంశ ఏక వివంశ ఏష ప్రజాపతి ఏక వివంశ ఇత్యేక వివంశ ఏష ప్రజాపతి ప్రజాపతిరేష ఏష ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపత్య ప్రజాపతిరేష ఏష ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోశ్వ ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోశ్వ ప్రజాపతి ప్రజా ప్రజాపత్యోశ్వ ప్రజాపత్య ప్రజాపత్యోశ్వస్తంతమశ్వ ప్రజాపత్య ప్రజాపత్యోశ్వస్తం ప్రజాపత్యది ప్రజాపత్య స్వస్తమేవైవతమశ్వస్తమేవైవతంతమే సాక్షాత్ సాక్షాదేవదంతమే సాక్షా సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదృధ్నాత్యుధ్నోతి సాక్షాదేవ సాక్షాదృధ్నోతి సాక్షాదృధ్నాద్యుధ్నోతి సాక్షాత్ సాక్షాదృధ్నోతి శక్వరయ శక్వరయ రధ్నోతి సాక్షాత్ సాక్షాదృధ్నోతి శక్వరయ సాక్షాది సాక్షాది శక్వరయ శక్వరయ రధ్నోత్యుధ్నోతి శక్వరయ పృష్టం పృష్టగో శక్వరయ రధ్నోత్యుధ్నోతి శక్వరయ పృష్టం శక్వరయ పృష్టం పృష్టగో శక్వరయ శక్వరయ పృష్టం భవంతి భవంతి పృష్టగో శక్వరయ శక్వరయ పృష్టం భవంతి పృష్టం భవంతి భవంతి పృష్టం పృష్టం భవంత్యన్యదన్యదన్యదన్యద్భవంతి పృష్టం పృష్టం భవంత్యన్యదన్యదన్యదన్యద్భవంతి భవంత్యన్యదన్యచ్ఛందోన్యదన్యద్భవంతి భవంత్యన్యదన్యచ్ఛందోన్యదన్యదన్యదన్యదన్యదన్యచ్ఛందోన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్యేన్య

రశ్మం బ్రహ్మదామం బ్రహ్మదామం వార్థరశ్మం వార్థరశ్మం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం వార్థరశ్మం వార్థరశ్మం బ్రహ్మదామం భవతి పార్థరశ్మమితి పార్థోరశ్మం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవతి రశ్మినా రశ్మినా భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవతి రశ్మినామితి బ్రహ్మామం భవతి రశ్మినా రశ్మినా భవతి భవతి రశ్మినా వై వై రశ్మినా భవతి భవతి రశ్మినా వై రశ్మినా వై వై రశ్మినా రశ్మినా వాశ్వశ్వో వై రశ్మినా రశ్మినా వాశ్వశ్వశ్వో వై వాశ్వో యతో యతోశ్వో వై వాశ్వో యతాశ్వో యతో యతోశ్వశ్వో యత ఈశ్వర ఈశ్వరో యతోశ్వశ్వో యత ఈశ్వర యత ఈశ్వర ఈశ్వరో యతో యత ఈశ్వరో వై వాయీశ్వర యతో యత ఈశ్వరో వై ఈశ్వరో వై వాయీశ్వర ఈశ్వరో వా అశ్వశ్వో వాయీశ్వర ఈశ్వరో వా అశ్వ వాశ్వశ్వో వై వాశ్వో యతో యతోశ్వో వై వాశ్వో యత అశ్వో యతో యతోశ్వశ్వో యతో ప్రతిష్ఠితో ప్రతిష్ఠితో యతోశ్వశ్వో యతో ప్రతిష్ఠిత యతో ప్రతిష్ఠితో ప్రతిష్ఠితో యతో యతో ప్రతిష్ఠిత పరాం పరామ ప్రతిష్ఠితో యతో యతో ప్రతిష్ఠిత పరా ప్రతిష్ఠిత పరాం పరామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠిత పరాం పరావతం పరావతం పరామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠిత పరాం పరావతం ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత పరాం పరావతం పరావతం పరాం పరాం పరావతం గంతోర్గంతో పరావతం పరాం పరాం పరావతం గంతో పరావతం గంతోర్గంతో పరావతం పరావతం గంతోర్యజ్జంతో పరావతం పరావతం గంతోర్యదురావతమితి పరావతం గంతోర్యజ్జంతోర్గంతోర్యపాత్రశ్వం పాత్రశ్వం యజ్జంతోర్గంతోర్యపాత్రశ్వం యంబాత్రశ్వం వాత్రశ్వం యజ్ఞపాత్రశ్వం బ్రహ్మదామం బ్రహ్మదామం వాత్రశ్వం యజ్ఞపాత్రశ్వం బ్రహ్మదామం వాత్రశ్వం బ్రహ్మదామం బ్రహ్మదామం వాత్రశ్వం వాత్రశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం వాత్రశ్వం వాత్రశ్వం బ్రహ్మదామం భవతి వాత్రశ్వమితి పార్థోరశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవత్యశ్వత్యాశ్వత్య భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవత్యశ్వత్యామమితి బ్రహ్మాత్మం భవత్యశ్వత్యాశ్వస్య భవతి భవత్యశ్వత్యయత్యైయత్యాశ్వస్య భవతి భవత్యశ్వత్యయత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృత్యైదృ ఛావాగతామగో సంగృతి సంగృత్యచ్చావాగతామం భవతి భవత్యచ్చావాగతామగో సంగృతి సంగృత్యచ్చావాగతామం భవతి సంగృతీదిశం ఛావాగతామం భవతి భవత్యచ్చావాగతామచ్చావాగతామం భవత్యుత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో భవత్యచ్చావాగతామచ్చావాగతామం భవత్యుత్సన్న యజ్ఞ ఛావాగతామమిత్యచ్చావాగతామం భవత్యుత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో భవతి భవత్యుత్సన్న యజ్ఞో వై వా ఉత్సన్న యజ్ఞో భవతి భవత్యుత్సన్న యజ్ఞో వై ఉత్సన్న యజ్ఞో వై వా ఉత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో వా ఏష వా ఉత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో వా ఏష సన్న యజ్ఞ ఇత్యుత్సన్న యజ్ఞ ఆదేశ వైవా ఏష యద్యదేశ వైవా ఏషయత్ ఏష యద్యదేశ ఏషయదశ్వమేధోశ్వమేధో యదేశ ఏషయదశ్వమేధశ్వమేధోశ్వమేధో యద్యదశ్వమేధ కక్కోశ్వమేధో యద్యదశ్వమేధ కాశ్వమేధ కక్కోశ్వమేధోశ్వమేధ కత్తత్తత్కోశ్వమేధోశ్వమేధ కత్త అశ్వమేధ ఇత్యశ్వమేధ తత్కేదేదేదేదేదేదీతి వేద తద్వేదేతి వేదేదీతి వేద వేదేత్యాహురాహురి వేద వేదేత్యాహుర్యాహురీత్యాహుర్యదిహుర్యదిహుర్యదిహుర్యది సర్వసర్వోయ్యాహురాహుర్యది సర్వసర్వోయ్యర్వో వా సర్వోయ్యర్వో వా సర్వో వా సర్వ పంచమకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.